ఒకనాడు సంధ్యాసమయమున ఇంద్రుడు విష్ణువును ప్రార్థింపగా నాతడు వజ్రాయుధములో ప్రవేశించెను. బ్రహ్మవరమును స్మరించి ఈ సమయమున నా బలముచే ఇంద్రుడు చంపబడునని సముద్రములో నురుగు తడిసినదిగాదు ఎండినదిగాదు శస్త్రముగాదు అని భవానీదేవిని స్మరించగా ఆమె నురుగులో చేరినది. వజ్రాయుధము హరిబలముచే నురుగుతో కప్పబడెను. అట్టి వజ్రాయుధము చేతబూని వృత్రునిపై వేటు వేసెను. దానితో వృత్రుడు కొండవలే నేలకూలెను. ఇంద్రుడు సంతోషించెను. పిదపై ఇంద్రుడు సేనలతో కూడి సంతుష్టుడాయెను. పరదేవత నురుగునందుండి వృత్రుని మోహితుని చేయుట చేతనే ఇంద్రుడు వృత్రాసురుని చంపగలిగెను. ఇంద్రుడు బ్రహ్మ హత్యా పాపముచే భయపడుచు తన భవనమునందు దుఃఖపడుచు తేజోహీనుడయ్యెను. తీరని దుఃఖముచే విల్లు విడిచి ఇంద్రుడు మానస సరోవరమందలి తామర తూడులో దాగియుండెను. ఇంద్రుడు ఇల్లు విడిచి వెళ్ళుట తెలిసి చింతాకాంత్రులై దేవతులున్న సమయమున అనేకములైన ఉపద్రవములు కలుగుచున్నవని మునులు దేవతలును ఆలోచించి నహుషుని ఇంద్రునిగా చేసిరి. నహుషు ధర్మిష్ఠుడయ్యును రజోగుణముచే మదన పీడితుడై సచీదేవిని నహుషుని ఆజ్ఞ తెలియజేసిరి. అంతటా ఆమె బృహస్పతితో బ్రాహ్మణోత్తమా, నిన్ను శరణు వేడుచున్నాను, నన్ను నహుషుని బారి నుండి కాపాడుము అని వేడుకొనెను. అప్పుడు బృహస్పతి ఇట్లనెను, దేవి నహుషుడు పాపి కామమోహితుడు, అతనికి భయపడకుము అని పలికెను. ఇంద్రాణి శ్రీదేవిని సందర్శించుట. సచీదేవి బృహస్పతిని శరణు వేడెను. నహుషుడు మదన బాధచే బృహస్పతిపై కోపించెను. దేవతలు చెప్పిన మాటలు వినక సచీదేవిని తీసికొనిరండని నహుషుడు ఆజ్ఞాపించెను. దేవతలు ఇంద్రానికి రక్షణమిచ్చిన బృహస్పతిని సమీపించి ఆమెను నహుషుని కీయవలెనని పలికిరి. బృహస్పతి ఇట్లనెను, సచీదేవి నహుషుని వద్దకేగి నా భర్త మరణించినచో నిన్ను సేవింపగలనని పలికి ఇంద్రుని రప్పింపుడు అని. సచీదేవి నహుషుని చేరి, రాజా ఇంద్రుడు బ్రతికియుండెనా చచ్చెనా అని చెప్పగా సచీదేవి నహుషుని చేరి అట్లే చెప్పెను. నహుషుడు నీ మాటను తప్పక నెరవేర్తును, సప్త ఋషులు నన్ను మోయుదురు అని పలికి ముందు నిలిచి తన వాహనమును మోయుడనెను. జరుగనున్నది తెలిసిన మహర్షులట్లేయని అంగీకరించిరి. అంతట పల్లకిలో కూర్చొని నహుషుడు అగస్త్యుని కాలు పెట్టెను, మరియు త్వరగా నడువుమని కొరడాతో కొట్టెను. అంతట బృహస్పతి మానస సరస్సునకు వెళ్ళెను. అతడింద్రునకు జరిగినదంతయు వినిపించెను. ఇంద్రుడు విని ఆనందించెను. పిదప దేవతలు బృహస్పతియు ఇంద్రుని తీసికొని వచ్చి సింహాసనమునందభిషేకమునర్చిరి. ఆ విధముగా ఇంద్రుడు మరల రాజ్యమును పొంది సచీ సహితుడయ్యెను. కర్మగతి. జనమేజయుడు, మహానుభావా, ఇంద్రుడు కష్టములు పడుటకు కారణమేమి తెలియజేయుమని అడుగగా వ్యాసుడు ఇట్లు చెప్పసాగెను. తత్వవిధులు కర్మలు మూడు విధములుగా నుండును. అవి సంచిత వర్తమాన ప్రారబ్ధములు. ఇవి మరల సాత్విక రాజసిక తామస భేదముచే మూడు విధములు అనేక పూర్వజన్మలందు చేసినది సంచితము, ఇప్పుడిక్కడ చేయుచున్నవి వర్తమానములు. జీవుడు సంచితములోని కొంత భాగమనుభవించుటకు ప్రేరేపింపబడును, అది ప్రారబ్ధము. ప్రారబ్ధమనుభవించిన గాని తీరదు. జీవులు తాము మునుపు చేసిన మంచి చెడ్డలను తప్పక అనుభవింపవలెను. దేవగంధర్వమానవాది శరీరముల దాల్చుటకీ కర్మమే మూలకారణము. కర్మము నశించినచో ప్రాణికి జన్మముండదు. జీవులు సుఖ దుఃఖములననుభవించుటకీ కర్మలే కారణములు. ఈ శరీరము ఇంద్రాగ్ని యమ విష్ణు కుబేరుల వలన కలిగినది. ప్రాణుల సుఖ దుఃఖములకు శరీరము నిలయము. సుఖ దుఃఖములు ఒకదాని వెంటనొకటి వచ్చుచుండును. జీవికి స్వాతంత్ర్యమెప్పుడూ నుండదు. దేవతలు అవతార పురుషులును అనేక కష్టములు ననుభవించినట్లు వినుచుంటిమి కదా. కర్మగతి అడ్డులేనిది. శ్రీదేవి నామమాహత్యము. జనమేజయుడు వ్యాసమహర్షినిట్లడిగెను, మహర్షి నీవు సమస్త ధర్మములు తెలిసినవాడవు, అన్ని శాస్త్రములలో పండితుడవు. అధర్మమధికముగా నుండు కలియుగములో మానవులు తరించు మార్గమును చెప్పుమనగా వ్యాసుడి రీతిగా పలికెను. రాజా, ఒకే ఒక ఉపాయము కలదు, రెండవ ఉపాయములేనే లేదు. అది ఏమనగా శ్రీదేవి నామమును స్మరించుట. అది ఏ సర్వ పాపములను నశింపజేయును. కనుక కలియుగమును తలచుకొని భయపడనేలా బుద్ధిపూర్వకముగాక మనస్సు స్వాధీనములో లేకపోయినను విలాసముగా పలికినను శ్రీదేవి నామము ఎట్టి ఫలమునిచ్చునో అట్టి ఫలమును తెలిసికొనుటకు శివుడు మొదలగువారును సమర్థులు కారు. సమస్త పాపములకు ప్రాయశ్చిత్త మొక్క దేవి నామస్మరణమే. దేవీనామమును స్మరించినచో అన్ని పాపములకును ప్రాయశ్చిత్తము చేసికొనినట్లే అగును. ఇది ఏ అన్ని శాస్త్రములలోని రహస్యము. ఈ విషయమును గమనించి దేవీ పాద పద్మములను సేవించుము. జనులు మాయ యొక్క మహిమను గాని వైభవమును గాని ఎరుగరు. లోకములో అన్ని విధములైన పాపములను శ్రీదేవి నామ జపస్మరణములచే పోగొట్టుకొని మనశ్శాంతి నొందవచ్చును అని వివరించెను. ఆడి బక యుద్ధ కథారంభము. హరిశ్చంద్ర కథ. విశ్వామిత్రుడు పూర్వము హరిశ్చంద్రుని కారణమున శపింపబడి కొంగయ్యెను. వశిష్ఠుడు విశ్వామిత్ర శాపముచే ఆడీరూపము ధరించెను. ఆ రెండు పక్షులును మానస సరోవర తీరమున జీవించుచుండెను. గోళ్లతో ముక్కులతో అవి తీవ్రముగా పోట్లాడుకొనుచుండెను. వారిరువురు మునివర్యులుగదా, వారికి పరస్పరము వైరమేల కలిగెను. ఒకరినొకరేలా శపించుకొనిరి అని జనమేజయుడడుగగా వ్యాసుడు ఇట్లు చెప్పెను. పూర్వము త్రిశంకుని కుమారుడు హరిశ్చంద్రుడు ప్రసిద్ధుడు. అతడు సూరవంశపురాజు. అతనికి సంతానము లేదు. పుత్రప్రాప్తి కలిగినచో వరుణ ప్రీతికి తన పుత్రుని బలిపశువుగా నిత్తునని ప్రతిజ్ఞ చేసెను.